85 మనస్సు జడాజడం. రాముడు, గురుదేవ, మీరు ఈ 15 పేర్లను వివరించిన పద్ధతిలో చైతన్యానికే మనస్సని పేరు వచ్చింది. కాని లోకల్లో మనస్సు జడం అనే ప్రసిద్ధి ఉంది. శాస్త్రాలలో కూడా అనేక చోట్ల అదే ఉంది. ఇంతకు మనస్సు జడమా చైతన్యమా? తేల్చి చెప్పండి. వశిష్ఠుడు, 10-2 కాదు, రెండింటికంటే విలక్షణమైనది. చిన్ని స్పందో హి మలినః కళంక వికలాంతరం. మన ఇత్యుచ్యతేరామ న జడం న చిన్మయం ఊట్ ప్రడోట్స. 96 శ్లోక్ 41. చైతన్యానికి ఉపాధి సంపర్కం వల్ల చలనం ఏర్పడితే అప్పుడు ఆ చైతన్యం బయటకు ఉపాధి చేత మలినం అవుతుంది. ఆ ఉపాధి లోపల ఉన్న చైతన్యం మాత్రం మాలిన్యం లేకుండా శుద్ధంగా ఉంటుంది. ఇలా లోపల శుద్ధంగాను బయటికి మలినంగాను ఉండే చైతన్యమే మనస్సు అనబడుతుంది. లోపల ఇది శుద్ధ చైతన్య స్వరూపం గనుక దీన్ని జడం అనటానికి వీలులేదు. బయట ఇది ఉపాధి చేత కళంకితమైంది కనుక దీన్ని చేతనమనటానికి వీలులేదు. రామ, అందుకనే ఈ మనస్సును సదసత్ విలక్షణమని, చిదచిత్ విభిన్నమని, జడాజడమని ఇలాంటి పారిభాషిక నామధేయాలతో పిలుస్తూ ఉంటారు. ఈ మనస్సు గురించి అనేక మంది అనేక రకాలుగా ఆలోచనలు చేశారు. వాళ్ళు ఈ మనస్సును ఇంకా విభాగాలు చేసి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇలాంటి పేర్లు చాలా పెట్టారు. న్యాయికులు, సాంఖ్యులు, జైమినీయులు, అర్హతులు, బౌద్ధులు, వైశేషికులు, పాంచరాత్రులు ఇత్యాదిగా అనేక మార్గాల వారు మనస్సును గురించి అనేక విధాలుగా నిర్ణయాలు చేశారు. రామ, శాస్త్రాలలో మనస్సు జడమని ఉందన్నావు గనుక ఈ శాస్త్రాల ప్రసక్తి తెస్తున్నాను. అన్ని శాస్త్రాలే, వాటిలో ఏది ప్రామాణిక శాస్త్రమో విచారించుకోవాలి. గమనిక, సామాన్యంగా శాస్త్రవాక్యాల జోలికి పోని వాల్మీకి మహర్షి ఇక్కడ వివిధ వాదాలను పేర్లు పెట్టి చూపించడం గమనార్హం. ఈ పేర్లను బట్టి ఈ గ్రంథం యొక్క కాల నిర్ణయం చేయాలని కొందరు ఆలోచన చేస్తున్నారు. ఇది అంత సులభం కాదు. ఈ విషయాన్ని గురించి మొదటి ప్రకరణంలోనే చర్చ జరిగింది. గమనించండి, ఆయసర్ 133. రామ, మనస్కు ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా అవి నటకుడు వేసే వేషాలను బట్టి పెట్టిన పేర్లే. ఈ పేర్లలో కొన్ని పేర్ల గురించి నేను నీకు ఇదివరకే చెప్పాను. ఈ సిద్ధాంతాల వారు వేరు వేరు సిద్ధాంతాలను చేశామనుకొని కొత్త కొత్త పరిభాషలు తయారు చేసిన వీరంతా వేరు వేరు దారులలో ఒకే నగరానికి చేరుకునే బాటసారులలాంటి వంటి వారే. వీరు చేరేది పారమార్థికాపురం. తూర్పునుంచి చేరిన బాటసారి ఆ ఊరి కోటగుమ్మం చాపకన్ను లాగా ఉందంటున్నాడు. పశ్చిమం నుంచి నగరానికి చేరిన బాటసారి అది గిరిదుర్గం అంటున్నాడు. దక్షిణం నుంచి చేరినవాడు అది అరణ్య ప్రాంతమంటున్నాడు. ఉత్తరం నుంచి చేరినవాడు అది నదితీరమంటున్నాడు. అందరూ ఆ నగరాన్ని గురించే చెబుతున్నారు. నిజమే చెబుతున్నారు, కాని ఎవడూ పూర్తిగా చెప్పటం లేదు. రామ, మతి తప్పినవాడు లోకాన్ని చూసినా చూడనట్టే, లెక్క మూర్ఛపోయినవాడికి కళ్ళు తెరుచుకున్నా లోకం కనిపించటం లేదు. కనుక మనస్సు ఉన్నవాడికే ప్రపంచం కనిపిస్తోంది. మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. కనుక మనస్సే ప్రపంచం. ప్రపంచంలో జడము ఉంది, చేతనము ఉంది. కనుక దానికి కారణమైన మనస్సులో గూడా జడత్వం, చేతనత్వం రెండూ ఉండి తీరాలి. అందుకే మనస్సు జడము కాదు, చైతన్యము కాదు అని మేము అంటున్నాం. మరో కారణం కూడా ఉంది. రామ, మనస్సు కేవలం జడమైతే ఏ విషయాన్ని గ్రహించజాలదు. కేవలం చేతనమైతే సుషుప్తి స్థితిలో స్తబ్దంగా ఉండజాలదు. కనుక మనస్సు జడా జడము అని చెప్పాలి. మరో కారణం కూడా ఉంది. ఈ మనస్సు వల్లే సుఖదోహకరూపమైన సంసారం ఏర్పడుతోంది. మనస్సు కేవలం పరిశుద్ధ చైతన్యమైతే అది దోహకరూపమైన సంసారానికి హేతువు అవటానికి వీలులేదు. అది రాయిలాగా శుద్ధ జడమైతే కూడా అనుభూతిమయమైన సంసారానికి హేతువు కావడానికి వీలులేదు. కనుక మనస్సు చిదచిత్ విలక్షణం కావలసిందే. రాముడు, గురుదేవ, ఒక సందేహం. మనస్సు జడాజడం కాకపోతే దానిలోంచి జడాజడమైన ప్రపంచం ఎలా వచ్చిందని మీరు ప్రశ్నిస్తున్నారు. అలాగే నేను మరొక ప్రశ్న వేస్తాను. జడత్వ స్పర్శలేని పరిశుద్ధ చైతన్యంలోంచి జడత్వ చేతనత్వ మిశ్రితమైన మనస్సనే పదార్థం ఎలా పుట్టింది? వశిష్ఠుడు రామ చేతనస్వరూపమైన సాలెపురుగులోంచి జడస్వరూపమైన బూజు పుడుతోంది. ఇదెలా కుదురుతోంది? ప్రత్యక్షంగా కనిపిస్తుంటే కుదరటమేమిటి, కుదరకపోవటమేమిటి? దీన్ని బట్టి మనం ఏమీ తెలుసుకోవాలంటే జడం నుంచి చేతనం పుట్టజాలదు గాని చేతనం నుంచి చేతనం పుట్టవచ్చు, జడం పుట్టవచ్చు, చేతనాచేతనాలు పుట్టవచ్చు. రాముడిది మీ తర్కవాదమా? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? వశిష్ఠుడు, సాక్షాత్తుగా ఉపనిషత్తే ఈ మాట చెబుతోందయ్యా, యథోననభ్యః సృజతే గృష్ణాతే చ యథా పృథివ్యా మోషధయ సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతి విశ్వం. శృతయః, ఎలాగైతే సాలెపురుగు దారాలను తనే సృష్టిచేసి తనే మింగేస్తోందో, ఎలాగైతే భూమిలో మొక్కలు మొలుస్తున్నాయో, ఎలాగైతే జీవించి ఉన్న మనిషిలోంచి గడ్డాలు మీసాలు వస్తున్నాయో, అలాగే అక్షరుడైన పరమాత్మ నుంచి జడాజడమైన ఈ ప్రపంచం ఉద్భవిస్తోంది. ఈ శృతి తాత్పర్యాన్ని తెలుసుకుంటే నీ ఆయసర్ 134 సందేహానికి గాని ఇతర వాదానికి గాని తావే ఉండదు. రాముడు, గురుదేవ, శుద్ధ చైతన్యం నుంచి మనస్సు పుట్టిందని మీరు మాటిమాటికి చెబుతున్నారు. అంటే శుద్ధ చైతన్యం మనస్సును సృష్టిచేసింది అన్నమాట. మనస్సు లేనివాడు సృష్టి చేయగలుగుతాడా? కనుక ఈ మనస్సు పుట్టకముందే ఆ శుద్ధ చైతన్యానికి మరో మనస్సు ఉండి ఉండాలి. మనస్సుకు ముందే మనస్సు ఉంది అనటం అసంగతంగా ఉంటుంది. మనస్సు లేకుండానే శుద్ధ చైతన్యంగారు సృష్టిచేశారనటం అంతకన్నా అసంగతంగా ఉంటుంది. ఈ చిక్కులోంచి బయటపడటం ఎలా? వశిష్ఠుడు, రామ, ఇట్లాంటిదే మరో చిక్కు కూడా ఉన్నది. నీకది తోచినట్టు లేదు. నేను చెప్తా విను. మనస్సు బ్రహ్మనుంచి పుట్టలేదనుకో, అప్పుడది శూన్యం నుంచే పుట్టి ఉండాలి. ఇది అసంభవం. పోనీ మనస్సు బ్రహ్మనుంచే పుట్టిందే అనుకో, అప్పుడు బ్రహ్మకు సక్రియత్వం పడుతుంది. ఇది అసాధ్యమే. ఈ చిక్కు తప్పించుకోవడం ఎలా? రామ, ఉపనిషత్తులలో చెప్పిన దానిని చెప్పినట్లు తీసుకుంటే మనకిలాంటి చిక్కులు ఏవీ ఉండవు. శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మకు మాయా సంపర్కం ఏర్పడింది. మాయ సదసత్ భిన్నమైనది. దానితో సంపర్కం పొందిన బ్రహ్మ వల్ల మనస్సు జన్మిస్తోంది. ఇది సిద్ధాంతం. మాయ సదసత్ భిన్నం గనుక అది ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నలు ఉండవు. మాయతో కలిసిన బ్రహ్మ వల్ల మనస్సు సృష్టింపబడుతుంది కనుక బ్రహ్మకు సూటిగా సక్రియత్వం పట్టదు. విచిత్రశక్తిగల మా యొక్క సంపర్కం బ్రహ్మకు ఉన్నది గనుక ఇక ఆ బ్రహ్మకు మనస్సును సృష్టిచేయటానికి వేరే మనస్సు యొక్క సహాయం అక్కరలేదు. కనుక రామ, ఉపనిషద్బోధ స్వీకరిస్తే అన్ని చిక్కులు పరిష్కారం అయిపోతాయి. రామ, మనస్సు యొక్క ఉత్పత్తి గురించి నువ్వు లోతుగా ఆలోచిస్తున్నావు. నేను బోధిస్తున్నాను కాని ఒక్క మాట మాత్రం మనం మరచిపోరాదు. మనస్సు, పంచభూతాలు, ప్రపంచం మొదలైనవాటి సృష్టి క్రమాన్ని గురించి మనం విస్తరించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ సృష్టి అనేది అసలు లేనేలేదు. ఇది అంతా మాయా సంపర్కం వల్ల కలిగిన భ్రాంతి మాత్రమే. నిజంగా ఏదీ పుట్టలేదు, ఏదీ పోలేదు. ఆ శుద్ధ చైతన్యమే అంతటా నిండి ఉంది అని నిరూపించటానికి మాత్రమే. కనుక ఈ మాట మరచిపోకుండా తక్కిన ఆలోచనలు చెయ్యి.